ఇది మృదు మధురం ఆహా ఊహలన్ని వెళ్ళి విరిసి సాగనే కథ పాడనే అందలేని ప్రేమకే తలపులే బంధనం కలలకే నందనం వయసు మనసు ఈనాడు ఊరించి ఊహలన్నీ వెళ్ళి విరిసి సాగనే కథ పాడనే ఇది తొలి మోహం ఇది మృదు మధురం ఆహా ఊహలన్నీ వెళ్ళి విరిసి సాగనే కథ పాడనే ఆశలు మురిపించే కోరికలు వేలు నీవే మరకతం మరిపించే యౌవనం నీ హృదయం నా వశం నా ప్రేమే నీ వశం ఇక ఆలపించే పాటకే ఇద్దరం చెరిసగం ఈ కథే మనవరం నీవే లోకం నీ తోడు నేనే గమూహలన్నీ వెళ్ళి విరిసి సాగనే కథ పాడనే ఇది తొలి మోహం ఇది మృదు మధురం ఇది తొలి మోహం ఇది మృదు మధురం ఆహా ఊహలన్నీ వెళ్ళి విరిసి సాగనే కథ పాడనే